ఏకాగ్రతగా చేయవలసినటువంటి పని కాదు. ఎందుకంటే గురుపుత్రుడు అతను. ఎట్లా కౌరవులు అట్లాగే పాండవులు, కానీ స్వార్థం ప్రవేశించారు. రుణ విమోచనం అనేటువంటి ఒకనొక నిపం పెట్టుకున్నాను. దుర్యోధనుడికి నేను రుణపడి ఉన్నాను, ఆ రుణాన్ని తీర్చుకుంటాననేటువంటి భావం చేత ఒక చేరానటువంటి పని చేశాడు. ఈ ద్రౌపది పుత్రులు ఉన్నారన్నమాట. అసలు సంపూర్ణమైనటువంటి యొక్క ఈ పాండవులనే సంపూర్ణంగా వినాశం చేసి ఈ పుత్రి అపాండవ చేస్తాను అనేటువంటి యొక్క సంకల్పం కలిగినటువంటి వాడై రాత్రిపూట పడుకునేటువంటి సమయం లోపల ఈ పాండవుల శిబిరం ఏదైతే ఉందో ఆ శిబిరంలో ప్రవేశించి అక్కడ గొప్పనైనటువంటి ఒక మహత్తర పైశాచిక చర్యను చేసేస్తాడు అన్నమాట. దుష్టజ్ఞుని చంపేస్తాడు, అనేకమైనటువంటి యొక్క కుకృత్యాలను చేస్తాడు. కొసాకు ఈ పడుకున్నటువంటి యొక్క ద్రౌపదీ పుత్రులు ఏవైతే పాండవపుత్రులు ఉన్నారో వాళ్లే పాండవులని అనుకున్నటువంటి వాడై వాళ్ళ సంహారం కూడా చేసేస్తాడు. కానీ దిష్కి కృష్ణీక నాకుదాహయ కుదా లాకు తూఫాన్ హేతు క్యాడరే అన్నాడు. ఎవరినైతే భగవానుడు స్వయంగా రక్షిస్తామని చెప్పి అనుకున్నాడో వాడిని బాల్ బింగా పోయి నేక భగవానుడు త్రికాల వేది ఊహించినటువంటి వాడయ్యే అతడు. ఆ రోజు ఈ వాళ్ళ శిబిరంలో పడుకోనివ్వలేదు పాండవులు, వాళ్ళు మరొక చోట పడుకున్నారు. కాబట్టి వాళ్ళు దక్కిపోయినారు. శిబిరంలో ఉండేవాళ్ళు మొత్తం మంది సంపూర్ణంగా వెళ్ళారు. ఎప్పుడైతే అలాగా తన కుమారులు 5 మంది కుమారుడి ప్రకారకంగా అతి నిర్దాక్షిణ్యంగా కసాయి వాడు ఏ ప్రకారకంగా పశువుల యొక్క గొంతుకు వస్తాడో ఆ ప్రకారకంగా సాక్షాత్ గురుపుత్రుడైనటువంటి వాడి చేత ఇలాగా జరగడం చాలా క్షోభిస్తుంది ఆమె మానసం, ద్రౌపది దేవి మానసం. మన యొక్క వాంగ్మయం లోపల ద్రౌపది యొక్క పాత్ర అతి ఉత్కృష్టమైనటువంటి పాత్ర. కానీ ఇవాళ మనలో ఈ దేశంలో పుట్టినటువంటి ఒక హిందూ లోపలనే స్వయంగా అనేకమైనటువంటి సంశయాలు బయలుదేరి వాళ్ళ యొక్క అసలు వాళ్ళ విద్యా విధానం, వాళ్ళ యొక్క సంస్కృతి, వీటికన్నిటి కూడా అతి పాశ్చాత్య సంస్కృతి ప్రభుత్వమైనటువంటి వాళ్ళే, పాశ్చాత్య విద్యత కూడా ప్రభుత్వమైనటువంటి వాళ్ళే. ఈ దేశం యొక్క ధర్మం, ఈ దేశంలో యొక్క ధర్మ సూక్ష్మం, ఈ దేశంలో ఉండే అగ్నిగుండంలో పుట్టినటువంటిది అన్నమాట. మంత్రపూతే పుట్టినటువంటిది అన్నమాట. సందర్భం ఇప్పుడు అందుకొరకై ఈ భారతదేశంలో పుట్టినటువంటి వాళ్ళు ఉన్నారే, వాళ్ళు ఎప్పుడే కానీ మనకు ఋషులు ఇచ్చినటువంటి ఏదైతే దివ్య ప్రబోధం ఉందో దాన్ని శ్రద్ధగా వాళ్ళు, మరొక మాట అంటే గుడ్డిగా అన్నమాట. ఎందుకంటే మన యొక్క చెప్పారే అలసులు మందబుద్ధులును, మనం మందబుద్ధులు. ఈ కలికాలం లోపల మనకు మనం అనుకుంటాం చాలా తీక్ష్ణమైనటువంటి బుద్ధి ఉంది అని అనుకుంటాం, కానీ వాస్తవానికి ప్రకృతి పరంగా కాస్త తీక్ష్ణత ఉండదు బుద్ధి లోపల. కానీ పరమాత్మ అధిదైవికమైనటువంటి ఆధ్యాత్మికమైన తత్వాలు తెలుసుకోవడానికి మాత్రం ఈ బుద్ధి అతి వందమతిగా ఉంది. ప్రపంచంలో ప్రపంచం 3 రకాలుగా ఆధ్యాత్మిక, అధిభౌతిక, అధిదైవికమైనటువంటి రూపాల్లో ఉంటుందన్నమాట. ఇవాళ ఇప్పుడు ఉండేటువంటి కలికాలంలో ఉండేటువంటి ఈ మానవుడు అధిభౌతికమైనటువంటి సృష్టిలో కొంత భాగాన్ని కూడా తెలుసుకోలేడు. అలాంటప్పుడు అధిదైవిక ఆధ్యాత్మిక సృష్టిని తెలుసుకుంటాననేటువంటి విషయం అది ముఖ్యం. అసలు తెలుసుకోలేడు, కనపడలేదు. అది చాలా మన యొక్క బుద్ధికి అతీతమైనటువంటి విషయం. కాబట్టి ఇలాంటి ఒక విషయాలలో జోక్యం చేసుకొని అనవసరమైనటువంటి పాపాన్ని ఒడిగట్టకండి. ఎందుకంటే మొన్న నిన్న నేను మీతో మనవి చేసిన ప్రకారకంగా భగవానుడికి అపరాధం చేస్తే భగవంతుడు దాన్ని సహిస్తాడు, దాన్ని క్షమిస్తాడు. కానీ భాగవత అపచారం జరిగిందంటే, భక్తులకు అపచారం జరిగిందంటే దాన్ని మాత్రం ఏ రూపం చేత కూడా భగవానుడు క్షమించాడు. అది జ్ఞాపకం పెట్టుకోండి. భగవత అపచారం కంటే భాగవత అపచారం అనేక రెట్లుగా అప్రతిహితమైనటువంటి ఒక విషయం. కాబట్టి ముఖ్యంగా సత్సంగ భక్తులు, సాధకులు, ప్రతి జీవి కూడా సావధానంగా ఉండాలన్నమాట. భగవంతుని అనుసరించేటువంటి యొక్క భక్తులు ఉన్నారే వాళ్లకు ఎప్పుడే కానీ మనస వాచ కర్మణ సంశయానికి గురి అయి వాళ్లను ఏ రకమైనటువంటి యొక్క హేళన చేసేటువంటి యొక్క సంప్రదాయానికి మీరు పూనుకోవద్దు. ఇది సాలాగా ఇవాళ జరిగిపోతుంది అన్నమాట భారతదేశంలో. ఈ యొక్క ఈ దుష్టమైనటువంటి ఒక చేష్ట ఇవాళ ప్రతి మానవుడు తన యొక్క బుద్ధి యొక్క వికాసం అనుకుంటున్నాడు అన్నమాట. కాబట్టి సావధానం చేస్తున్నాడు అక్కడ సూత్రుల వారు. నాయన ఆ ప్రకారకంగా నీ బుద్ధి యొక్క భ్రమలో పడకుని కామిలారోగం కలిగినటువంటి వాడికి ప్రపంచమంతా ఎట్లాగా పచ్చగా కనిపిస్తుందో అది కనిపించి సత్యం అనుకుంటావా? నువ్వు మూర్ఖుడవే కేవలం, నీకు రోగ ప్రభావం అది. అందుకొరకై నీకు ఈ భవరోగం అనేటువంటిది చుట్టుకున్నది. ఈ భవరోగం చేత నీలో ఉండేటువంటి అవయవాలన్నీ కూడా యథార్థంగా చూడడం లేదు. అవి కఠోపనిషత్తు వర్ణిస్తుంది, ఈ సృష్టి అలా చేశాడు బ్రహ్మదేవుడిది. పరాంచి కాని కాని ఇంద్రియం ఉన్నాయే, ఇవి పరాంచి అంటే ఇవి బయటికి చూసేటువంటి ఒక ఇంద్రియాలు. అసలు పుట్టుకనే సృష్టి అట చేశాడు బ్రహ్మదేవుడు. తనకి ఎవరు చేస్తాడు? ఈ చెవులు బయట శబ్దాన్ని వింటాయి, ఈ కళ్ళు బయట యొక్క రూపాన్ని చూస్తాయి, అట్లాగే సమస్త ఇంద్రియం. కానీ కశ్చిత్ ధీర ప్రత్యేగాత్మానమైక్షత్ ఆవృత్త చక్షు అమృతత్వం ఇచ్చన్ పురుషుడు చెప్తుంది. కశ్చిత్ ధీర, దీంట్లో ఒకనొక ధీరుడు సత్సంగం చేత ప్రభావితమైనటువంటి వాడు, సత్పురుషుడు యొక్క బోధ చేత బోధితమైనటువంటి ఒకనొక సత్పురుషుడు మాత్రమే, పుణ్యాత్ముడు మాత్రమే. కశ్చిత్ ధీర ప్రత్యేగాత్మానమైక్షత్, ఆ ప్రత్యేగాత్మ అయితే ఉంది కదా, ఏ ప్రత్యేగాత్మ యొక్క ఉనికి చేత, ఏ ప్రత్యేగాత్మ యొక్క సాన్నిధ్యం చేత ఈ సమస్త ఇంద్రియములన్నీ కూడా ఇవి ప్రభావితం అవుతూ ఉన్నాయో, ఇవి తమ తమ చేష్టలు చేయడానికంతా కూడా అర్హత పొందుతున్నాయో, అలాంటి యొక్క ఆత్మ దర్శనం చేసుకుంటాడు. ఎట్లా చేసుకుంటాడు అది? ఆవృత్త చక్షు, ఈ బయటికి ప్రసరించేటువంటి ఒక ఇంద్రియములు ఉన్నాయే, అలాంటి ఇంద్రియములు ఆవృత్త లోపలి దింపుకుంటాడు. అంతర్దృష్టి కలిగినటువంటి వాడు, అంతర్దృష్టి చేత ఆత్మావలోకనం చేస్తూ ఆ పరమాత్మ తెలుసుకుంటాడు. కాబట్టి మనకు ఉండేటువంటి స్వల్పమైనటువంటి బుద్ధి చేత ఇలాంటి యొక్క పుణ్యాత్మైనటువంటి మహానుభావులను, పుణ్య సతీమతులను ముఖ్యంగా ఎవరే కానీ వాళ్ళని ఏ రకంగా అవమానించడానికి ప్రయత్నించడానికి ఎవడే అది మాత్ర పాపం. వాడే ద్రౌపది అతి సన్నిహితమైనటువంటి, అత్యంతమైనటువంటి, నిగూఢమైనటువంటి ప్రేమ కలిగినటువంటి శ్రీకృష్ణుడిపై. పోనీ ద్రౌపదికి ప్రేమ ఉందేమో కానీ శ్రీకృష్ణ పరమాత్మ కూడా తన సాక్షాత్ సహోదరి అయినటువంటి సుభద్ర కంటే ఎన్నో రెట్లు ఎక్కువగా దివ్య ప్రేమ కలిగినటువంటి వాడు శ్రీకృష్ణ భగవానుడు ద్రౌపది దేవి. పాండవుని పిలిస్తే కాస్త వస్తాడు ఆలస్యంగా, కానీ ద్రౌపది పిలిస్తే తెలుపలేడు భగవానుడు ద్వారకలు. అది ద్రౌపది దేవి యొక్క మహాశక్తి. ఎప్పుడప్పుడు ఆపదలు వెళ్ళినాయో పాండవుల పైన, అప్పుడు ద్రౌపది యొక్క పిలుపు వల్లనే భగవానుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. కానీ ద్రౌపది అంటే అంత మనం చేసినటువంటి విషయం అన్నమాట. కథ విస్తారం అవుతుంది కాబట్టి ద్రౌపది, కాబట్టి ద్రౌపదికి కృష్ణ అనేటువంటి మరొక పేరు ఉంది. ద్రౌపది కృష్ణాత్మిక అయిందన్నమాట. అలాంటి యొక్క పుణ్యమ పుణ్య తల్లులు మన దగ్గర ఉన్నారు చాలామంది. వాళ్ళ విషయం లోపల కొంచెం సావధానంగా ఉండండి భారత పుత్రులు. ఏమాత్రమైనటువంటి యొక్క అపరాధం చేస్తే, సీతామ తల్లి అపరాధం చేసింది లక్ష్మణుడి విషయంలో, గతి ఏమైందో రామాయణంలో విన్నారు. అట్లాగే ఈ సీతారూపుడైనటువంటి ఒక జీవుడు భగవద్భక్తుల రూపంలో ఉండేటువంటి లక్ష్మణుడిని దూషణం చేస్తే మీకు అలాంటి లంకావాసం తప్పదు, రావణి యొక్క వేధింపులు తప్పవు. కానీ అందరికీ శ్రీరాముడు వచ్చి రక్షించడు కాదు. నీవు అలాగే సంపూర్ణంగా నీ జీవిత శాంతి సంపూర్ణంగా ఈ లంకావాసంలో కాలం అనేటువంటి ఒక లంక అహంకార ఉమకారములు కామక్రోధాదులు అనేటువంటి యొక్క ఆ రావణ కుంభకర్ణుల యొక్క మధ్యలో నీ జీవితం సంపూర్ణంగా నలిగిపోవలసిందే కేవలం. కాబట్టి సావధాన్, ప్రతి ఒక్క జీవి కూడా భక్తుని విషయంలో భగవంతు ఏ జీవి విషయంలో కూడా నీవు అతన్ని సంశయాన్ని సూచి కించపరిచేటువంటి దృష్టి అయితే ఎప్పుడు చూడకండి. ఏ జీవిని కూడా అలా చేయకండి. అది నేను చెప్పుకున్నాను కదా, జీవే దయ. కాబట్టి అలాగా ద్రౌపది అమ్మవారు దుఃఖించింది. దుఃఖించగానే కృష్ణ పరమాత్మ రథాన్ని సిద్ధమైంది, రథంలో పోయి అర్జునునితో సహా వెళ్ళాడు. వెళ్ళి కాస్త దూరంలోనే అతన్ని పట్టుకున్నాడు. అతన్ని పట్టుకొని తీసుకుని వచ్చాడు, రథాన్ని కట్టాడు. కట్టి తీసుకుని వచ్చి ద్రౌపది అమ్మవారి ముందర పెట్టాడు. బట్ ఏం చేయాలి, ద్రౌపది యొక్క గొప్పతనం చూడండి ఎట్లా ఉంది. వాస్తవికంగా ఆతుతాయిన మాయాంతం హన్యాదేవ ఆవిచారని శాస్త్రం చెప్తుంది. ఆతుతాయి వచ్చినాడంటే నీవు విచారం చేయకుండా ఏ విధమైనటువంటి యొక్క నీవు ఆలోచన లేకుండా అతను చంపేయాలి శాస్త్రం. ఆతుతాయి అంటే ఇలాంటి వాడు అన్నమాట. సుప్తమైనటువంటి అబోధ బాలకులను సంహారం చేసినటువంటి యొక్క క్రూరుడు వీడు. అటువంటి వాడు సంహారం చేయవలసిందే. కానీ భారత నారి ద్రౌపది కట్టబడినటువంటి అశ్వత్థామని చూచి సాక్షాత్ తమ యొక్క ఆచార్యుడు గురువే పుత్రుడు తండ్రి పుత్రరూపం చేత జన్మిస్తాడనేటువంటి శాస్త్రం ఉంది. కాబట్టి ఆ ద్రోణాచార్యుని అతను నేను చూసినటువంటిది వచ్చి బంధింపబడినటువంటి అతనికి నమస్కారం చేసిందట. వచ్చి అతన్ని నమస్కారం చేసి అయ్యో సాక్షాత్తుగా ద్రోణుడే ఈ ప్రకారకంగా పుత్రరూపం చేత మన ముందున్నాడే, వీడి కట్లు విప్పండి కట్లు విప్పండి విప్పేసి భీముడికి కొంచెం క్రోధం వచ్చిందనుకోండి, వచ్చి కాస్త మందలించాడు. కానీ కృష్ణ అడుగుపడ్డాడు, అవును వాస్తవం కట్టు విప్పేశాడు. ఇతను చంపకండి, విడిచిపెట్టేసేయండి అని. తన కుమారుని 5 మందిని చంపినటువంటి ఘాతకు. కానీ ఇది భారత నారీ చరిత్ర, ఇది భారత స్త్రీల యొక్క చరిత్ర. భారత స్త్రీ యొక్క ఔన్నత్యం చూడండి ఎట్లా ఉంది. కానీ దౌర్భాగ్యవశం చేత ఇవాళ భారత స్త్రీ భారత భూమిలో అవమానించబడుతున్నది. ప్రభుత్వాలు నిస్సహాయంగా చూస్తూ కూర్చున్నాయి. ఆలోచించవలసిన విషయం భారతీయ, ఇది భారత భూమి. ప్రతి ఒక్కరు తన కర్తవ్యాన్ని నెరవేర్చాలి. భారత భూమిలో స్త్రీలు అలాంటి దివ్యమైనటువంటి గౌరవం ప్రసాదించినటువంటి మహత్తర భూమి అన్నమాట. సరే, అప్పుడు కృష్ణ పరమాత్మ ఒక మాట చెప్పి ఈ చంపడు అతన్ని శిరస్సులో ఒక మణి ఉంటుంది, ఆ మణిని లాగేస్తే బ్రాహ్మణో నహంతవ్యహన్ శాస్త్రం. బ్రాహ్మణుడు ఎలాంటి పాపం చేసినా కానీ బ్రాహ్మణ్ణి చంపకూడదు. బ్రాహ్మణుడు అంటే భగవద్భక్తులైనటువంటి వాడు ఉంటాడు కనుక. వాడు కాబట్టి వాళ్ళ తండ్రి ఉంటాడు, వాళ్ళ తండ్రి తాత ఉంటాడు కాబట్టి ఆ వంశంలో పుట్టినటువంటి వాడు కనుక. అందుకొరకి భగవత్ సంబంధం కలిగినటువంటి వాడు బ్రాహ్మణుడు ఉంటాడు కనుక. భగవత్ సంబంధమైనటువంటి వాడు ఒకవేళ వాడిని రజస్తమో గుణముల యొక్క ప్రేరణ చేత వాడు ఏదైనా ఒక పాపం చేసినా కానీ అలాంటి వాడు నహంతవ్య, వాడు చంపకూడదు. చంపదగినటువంటి ఒక వాడైనా కానీ అతనికి చంపకుండా అతనికి రెండు ఇవి చెప్పినారన్నమాట. దానికి ఒకటి అతని శిరస్సు ముండనం చేసి పంపించడం అన్నా లేకపోతే దేశాన్ని నుంచి బహిష్కృతం చేయడం అన్నా రెండే అతనికి విధించబడినటువంటి యొక్క శిక్ష. కాబట్టి కృష్ణ పరమాత్మ యొక్క ఆదేశం చేత అతని శిరస్సులో ఉండేటువంటి ఒక ఆ మణి ఒకటి ఉంటుంది, ఆ మణిని మాత్రం తీసుకొని, ఆ మణి లేకపోతే నిశ్చేజ్ అయిపోతాడు. ఆ మణిని తీసుకొని అతన్ని వదిలేశారన్నమాట. కానీ వదిలేసిన అతనిలో ఉండేటువంటి యొక్క ఏ పాశవికత ఉందో అది మాత్రం అంతరించలేదు. అది వచ్చింది. ఇది రెండు కోణాలు ఉన్నాయి అంటే భారతదేశం యొక్క చరిత్రలో ఈ రెండు కోణాలు మనకు పూర్వం నుంచి మనకు కనపడుతూనే ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఆ విషయంలో వెళ్ళను. కాబట్టి ఆ పాశవికత అతని ఉత్క్రోషం మళ్ళీ కాస్త కొంచెం ముసగొట్టి అతను పశ్చాత్తాపం కలగలి కలగగా నేను అపాండవం చేస్తాను అనుకున్నాను. పాండవుల యొక్క బీజం లేకుండా చేస్తాను అనుకోని ఉత్తరా గర్భంలో పెరుగుతూ ఉండేటువంటి యొక్క ఏదైతే ఆ పిండం ఉంటుందో దాంతో సహా పాండవులందరినీ కూడా సంపూర్ణంగా సంహారం చేయడానికి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. బ్రహ్మ శిరో నామక అనేటువంటి అస్త్రం ఉంది, అస్త్రాన్ని ప్రయోగిస్తాడు. ఆ అస్త్రం యొక్క మహిమ చేత ఏమైపోతుందంటే పాండవులు రక్షిస్తాడు తప్ప మళ్ళీ ఆ అస్త్రం ఉత్తరా గర్భంలో ప్రవేశిస్తుంది. ఉత్తర అభిమన్యుని యొక్క భార్య, అభిమన్యుడు పద్మవ్యూహంలో చనిపోయినటువంటి విషయం మీకు అందరికీ బాగా తెలుసు. అప్పటికి గర్భిణిగా ఉంటుంది ఉత్తర. పాండవు యొక్క వంశాంకురం, ఆ వంశాంకురాన్ని నాశనం చేద్దామనేటువంటి దుర్బుద్ధి చేత ఇతను ఎప్పుడైతే అస్త్రాన్ని ప్రయోగిస్తాడో అది ఆమె గర్భంలో ప్రవేశించి అది ఆ గర్భాన్ని దహించడానికి ప్రారంభిస్తుంది. ఆమె పరిగెత్తుకొని వచ్చి అప్పుడు కృష్ణ భగవానుడిని శరణు పెడుతుంది. కృష్ణ భగవానుడు అంగుష్టమాత పురుషుడైనటువంటి వాడై ఆమె యొక్క గర్భంలో ప్రవేశించి ఆ గర్భాన్ని సంపూర్ణంగా ఆ చక్కగా రక్షిస్తాడు. ఇదంతా మీకు చెప్పిన రూపకంగా ఇదంతా కూడా వాస్తవికంగా ప్రతి ప్రాణి యొక్క విషయం. భాగవతంలో వచ్చేటువంటి ప్రతి కథ అది మన యొక్క ఆత్మకథ. అంటే ప్రతి ప్రాణిని కూడా ఈ ప్రకారకంగా అని ప్రతి ప్రాణి పరీక్షితే, ప్రతి ప్రాణి కూడా పరీక్ష చేసేటువంటి వాడు పరీక్షితే పరీక్ష. ఈ లోకంలో ఏం జరిగింది, ఏమవుతుంది, ఎవడు సృష్టించాడు, కస్త్వం కోహం కుత ఆయాత కోమే తాత కామే జనని అని ఈ ప్రకారకంగా విచారించేటువంటి వాడు వాడు. కాబట్టి వాడు పరీక్షిత్తారు. ఈ పరీక్షిత్తు ఎప్పుడైతే తల్లి గర్భంలో ప్రవేశిస్తుందో పిండం, అప్పటి నుంచి రక్షించేటువంటి వాడు భగవాన్ ఉంటాడు. ఇప్పుడు లేండి, ఇప్పుడు కేవలంగా ప్రసూతి గృహాలు రక్షిస్తాయనేటువంటి యొక్క స్థితి భారతీయుల మహిళల్లో భారతీయ సంప్రదాయంలో ప్రవేశించిందన్నమాట. గర్భం దాల్చింది స్త్రీ అనేసరికి అప్పుడు నర్సింగ్ హోమ్ వాటి చుట్టూ తిరగడం ప్రారంభించేస్తున్నారు. కానీ ఆ నర్సింగ్ భగవానుడిని ధ్యానం చేయడం లేదు. ఈ నర్సింగ్ భగవానుడిని మర్చిపోయినారు కనుక ఈ నర్సింగ్ హోమ్ల వెంట పరిగెత్తేటువంటి దౌర్భాగ్యం చేకూరింది భారత స్త్రీ. సత్సంగతి ఏం చేయాలంటే కిమ్ల కరోతి పుంసామని ప్రశ్నిస్తాడు. భగవాన్ నామం ఉందే అది గొప్పనైనటువంటి మహత్తర దివ్యోషధం అన్నమాట. అలాంటి యొక్క సత్కర్మ, అలాంటి యొక్క సదాచారం, అలాంటి యొక్క భగవంతుని యొక్క దివ్య నామ సంకీర్తన లేనటువంటి కారణం చేత ఇవాళ ఈ దౌర్భాగ్యం దాపురించింది. ప్రతి ఒక్కడు అలాగ పరిగెత్తుపోతూనే ఉన్నాడు. సరే అస్తు, అందుకొరకై భగవాను రక్షిస్తాడనమాట. ప్రతి వాణి యొక్క ప్రతి తల్లి యొక్క హృదయంలో గర్భంలో ప్రవేశించి ఆ యొక్క బాలుడిని రక్షిస్తుంది. బాలికను రక్షిస్తాడు భగవాడు, స్వయంగా రక్షిస్తాడు. ఇక్కడ కథారూపకంగా మనకి చెప్పినారు, రూపకంగా మనకి ప్రతి మన యొక్క రీతిని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి భగవద్ రక్షణ చేతనే, భగవంతుడు రక్షణ లేకపోతే ఈ లోకంలో ఎవడూ అసలు జీవించలేడు అనమాట. తేన వినా తృణం వినా తెలతీ అని ఒక గడ్డి పరక కూడా అతని కృపా లేచి లేకపోతే కదలలేదని చెప్పి శాస్త్రం చెప్తుంది మనకు. కాబట్టి ప్రతి ప్రాణి యొక్క ప్రతి కదలిక అది భగవానుడి యొక్క దివ్య సంకేతం వల్ల జరుగుతుంది అనేటువంటి యొక్క స్థితిని, సత్యాన్ని మన ఋషులు చక్కగా తిలకించినారు, గమనించినారు, వాళ్ళ ఆత్మానుభూతి చేసుకున్నారు కాబట్టి మనం ప్రసాదించినారు. కానీ వాళ్ళు మన ఋషులయందు, ఋషుల యొక్క బోధనలయందు, వాళ్ళ యొక్క సాధనలయందు, ఆ దేశం యందు మనకు నమ్మకం పోయింది. వాళ్ళు భగవానుడి నమ్మకం లేకుండా పోయింది కనుక మనం వాళ్ళ భౌతికమైనటువంటి యొక్క విషయాలను ఆశ్రయిస్తూ పోతున్నాం. కాబట్టి ఒక ఖయాస్ బయలువెళ్ళింది మనలో, ఒక గొప్ప శోకం, శోక తప్తులమైపోయినాం భారతీయులు. పూర్వకాలంలో ఇవాళ్ళకి ఈ కాస్త గర్వం కనబడినప్పటి నుంచి నరసింహం తట్టు బయలువెళ్తే మనకు గొప్పనేటువంటి మహాసంప్రదాయాన్ని లోకంలో సాక్షాత్ శ్రీకృష్ణ అవతారం అంటారు. అతన్ని కూడా వల్లభాచార్యుడు వారు అనమాట. ఇలా చైతన్య మహాప్రభు అలా వల్లభాచార్యుడు ఒక సాంప్రదాయానికి అన్నమాట ఆయన ఆచార్యుడు అన్నమాట. వాళ్ళ యొక్క ఆ పంథాలో అతన్ని కూడా కృష్ణ అవతారం అని చెప్పి భావిస్తారు వాళ్ళు వల్లభాచార్యుడు. ఆ వల్లభాచార్యుని యొక్క తల్లి ఈ దక్షిణ దేశం నుంచి కాశీ పోతూ పోతూ మధ్యలో ఒక్కదే నీళ్ళాడుతుంది అన్నమాట. వల్లభాచార్యుడు అక్కడ జన్మిస్తాడు మధ్య. ఇది మన భారతీయుల యొక్క ఎంత, ఎందుకంటే అక్కడ ఈ ప్రకృతి ఉంది, ఈ ప్రకృతి సహజంగా ఉంటుంది అన్నమాట. వాడికి జన్మ సహజంగా వస్తుంది, మృత్యు సహజంగా వస్తుంది. అట్లాగే ఈ యొక్క ఇది ప్రసూతి, ఇది సహజంగా జరిగిపోయేది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయినాయి అన్నమాట. మన యొక్క ఆచారం లేకుండా సదాచారం పోయింది కాబట్టి ఇవాళ అది ఒక పెద్ద శోకంగా మారిపోతుంది అన్నమాట. ఇవాళ సాధారణమైనటువంటి వాడు ఒక పెళ్లి సాధారణమైనటువంటి వాడి ఇంట్లో ఒక వివాహం చేసుకుంటే ఎంత ఖర్చు వస్తుందో, ఇవాళ ఒక తల్లి కాస్త గర్భం నిలిచింది అంటే అంత ఖర్చు వీడు కూడా పెట్టుకోవాల్సిందే. అందుకని ఇవాళ ఖయాస్ బయలుదేరి ఇవాళ ఆడపిల్లలు పుట్టగానే ఇవాళ విషయం వస్తే మనకు చాలా దూరం పోతుందా భాగవత శ్రవణం ఇదంతా. కానీ ఇవాళ గర్భంలోనే స్త్రీ పురుషుడు అని కనుక్కునేటువంటి మార్గాలు వలవాళ్ళు తీశారు. దానిపైన బ్యాన్ పెట్టబోతుంది అంట గవర్నమెంటు. దాన్ని బ్యాన్ పెడితే అయ్యేటువంటి విషయాలు కావు. ఎంతవరకు అయితే జాతిలో ఇలాంటి యొక్క చక్కటి సంస్కారం రాదో అంతవరకు ఈ బ్యాన్ల వల్ల పో. ఇవాళ బ్యాన్ పెట్టారు కదా మనకు త్రాగుడు పోయిన, కానీ పోయిందే అసలు. ఏదో రకంగా ఈ లోపలికి వస్తూనే ఉన్నాయి, రోజు పేపర్లో వస్తూనే ఉన్నాయి. వీడు 15 సీసాలు పట్టుబడే వాడికి 15 కోట్ల వ్యయం చేసేటువంటి సీసాలు పట్టుబడే వస్తుంది. కాబట్టి సంస్కారం రావాలి మానవుడు. ఆ సంస్కారం తీసుకురావాల్సింది సాధువులు మహాత్ములు, అంతేగాని ప్రభుత్వం కాదు. ప్రభుత్వం కానూన్ తీసుకొస్తుంది, సాధువులు సంస్కారం తీసుకొస్తారు. కాబట్టి సంస్కారం ముఖ్యమైంది. సంస్కారం వస్తే ఆ క్రియ సంపన్నమవుతుంది, ఇక్కడ కానూన్ చేత కాదు. కాబట్టి వాళ్ళ వీళ్ళు కానూన్ పెట్టబోతున్నారు. కానీ మళ్ళీ ఇవాళ ఆ విషయాలు జరుగుతూనే ఉన్నాయి. మీరంతా ఆశ్చర్యపడిపోతారు ఈ మార్గం చేత ఎంతమంది గర్భంలోనే స్త్రీలు తమ యొక్క పూర్ణాయుస్సు శతమానం భవతి పూర్తి చేసుకుంటున్నారో అనేటువంటి సంఖ్య మీకు చెప్తే మనం భయపడిపోతాం. అది జరుగుతున్నాయి. ఇదంతా భారతదేశం పైన వచ్చిన పెద్ద ఖయాస్. కాబట్టి తండ్రులారా సావధానులు అండి. భగవంతుని యొక్క దివ్య సంస్కృతిని మనం ఈ లోకంలో మనం ప్రచారం చేయగలిగితే, భగవాన్ నామాన్ని ప్రచారం చేయగలిగితే అప్పుడు ఇక్కడ రెండు ఈ ప్రథమ స్కందం లోపల రెండు అద్భుతమైనటువంటి ఘట్టాలను వ్యాసుడు ప్రసాదించాడు మనకు. అది చక్కగా మనం అధ్యయనం చేసుకోవచ్చు. ఒకటి కుంతి స్తవం ఉంది, ఒకటి భీష్మస్తవం. ఈ రెండు నవ్వుతున్న భవిష్యత్తు అటువంటి చక్కటి యొక్క దివ్య స్తవాలు అన్నమాట. ఇవి మనం ప్రతినిత్యం కూడా చదువుకోగలిగితే, భీష్మ స్తవరాజం అంటాం దాన్ని, అలాంటి ఒక దాన్ని మనం చదువుకోగలిగితే కూడా మనకు ఆ యొక్క దివ్య సంస్కారం, ఆ యొక్క ఇది చక్కటి దివ్య ప్రేమ అనేటువంటిది మనకు కలగడానికి అవకాశం. అవన్నీ మనం ఈ సాప్తాహిక సత్సంగంలో కొద్ది నిమిషాలు చెప్పుకోలేము మనం అంతా కూడా. కుంతిదేవి వచ్చి నమస్కారం చేస్తుంది కృష్ణుడికి. నమస్కారం చేస్తే కృష్ణుడు ఆశ్చర్యపడిపోతాడు. ఏమిటి, కృష్ణుడుకి మేనత్ అవుతుంది కుంతి. ఎంత గొప్ప భగవానుడైనా ప్రాకృత దేహంలో వచ్చినాడు కనుక ప్రాకృతులు ఇలా చేయవలసిందే, ఆ సంస్కారం ఉండవలసిందే. కాబట్టి అటు నమస్కారం చేసేవాడు. ఇవాళ ప్రత్యేకంగా ఈమె నమస్కారం చేస్తుంది అంటే కొంచెం అతడు ఆశ్చర్యపడిపోయాడు. ఏమమ్మా ఇవాళ కోచి నమస్కారం చేస్తున్నావే అంటాడు. అంటే కృష్ణ అసలు నీవాడు ఇవాడు తెలుస్తున్నాయా నేను. శ్రీకృష్ణ యదుభూషణ నరసఖ శృంగార రత్నాకర లోకద్రోహి నరేంద్ర వంశ లోక లోకేశ్వర దేవతానీక బ్రాహ్మణ మోగణ ఆర్తి హరణ నిర్వాణ సంధాయక ఇలా తెలుసుకున్నానయ్యా నీకు. అందుకే నీకు నొక్కేత దృంపవే భవరతల్ నిత్యానుకంపానిధి అని ప్రార్థన చేస్తుంది. పెద్ద స్తవం ఉంది, కుంతి స్తవం చాలా గొప్పగా ఉంది. ఆమె ఒక్కడి జ్ఞాపకం పెట్టుకుందట ఒక మాట, ఒక మాట చెప్పి ముందుకు పోతా. అది అన్ని అన్ని అష్టోకాలు అంటాయి దాంట్లో ఒకటారంట. స్వామి నీ విడంబరం ఎంత గొప్ప గొప్పదే వాస్తవంగా. ఏమంటే అసలు నాటకంలో కూడా ఎవడైనా ఒక పాత్ర వేసుకుంటే ధరించి వచ్చి వేస్తే ఆ పాత్ర అభినయం చేస్తున్నా అనేటువంటి స్మృతి వాడుకుంటుంది. కానీ నీవు చక్కగా పూర్తిగా మారిపోతావే. నీవు కోపము తోడ నీవు దది కుంభము భిన్నము చేయుచున్నచో గోపిక త్రడగట్టి నన్న కుంచిత సాంజన బాష్పతోయ ధారా పరిపూర్ణ వక్త్రము గరంబుల ప్రాముచు వెచ్చనూర్చుతున్ పాపడవై నటించుట కృపాపర నామది చోద్యమయ్యడిన్. ఏమి లేదు ఇది నువ్వు చేసినటువంటి ఒక దది కుంభ పగలబట్టేటువంటి కారణం చేత కూర్చునేవి కట్టేయడానికి నీ వెంపడి పరిగెత్తుకోరుస్తే నువ్వు భయపడినట్టుగా నటిస్తూ అంజనం పెట్టేటువంటి కళ్ళని కూడా నీవు అట్లా ఉచ్ఛ్వాస విశ్వాసం తీస్తూ అట్లా తుడుచుకుంటూ తుడుచుకుంటూ చంటి పిల్లవాడిగా నటించినటువంటి యొక్క ఆ లీల ఇప్పటికీ నా కళ్ళ ముందర ఉంది రా కృష్ణ. నువ్వు ఎలాంటి లీల ఇది? నువ్వు ఇలాంటి గొప్ప మహానుభావుడు, నిర్వాణ సంధాయక సాక్షాత్ ముక్తి ప్రసాదించేటువంటి కాలి మధ్యాంతరైనటువంటి ఒక దివ్య సాక్షాత్తుగా పరబ్రహ్మం నీవు. ఇలాంటి లీల, ఇలాంటి అన్ని చాలా స్తోత్రం చేస్తున్నా తల్లి. ఆ స్తోత్రం చేసిన తర్వాత అమ్మా సరే చాలే నీకేం కావాలో కోరుకోరాదు కన్నా పోతున్నా వెళ్ళిపోతున్నా ఒక వరం కోరుకోవాలని అట్లా తల్లి అంటే ఆ కుంతి నేను కోరుకుందండి వరము. అది నభూతుల భవిష్యత్తు. ఇక ప్రపంచంలో ఏ తల్లి ఏ తండ్రి ఎవడు కోరుకోలేదు అలాంటి వ్రతం కోరుకోలేదు. అసలు కోడు కూడా ఉంది. ఆమెం కోరుకుంది అంటే ప్రతి వాళ్ళ మనం కోరుకుంటాం కదా, ఏదైనా ఆఖరికి నాకొస్తే భక్తుడు అయినటువంటి వాడై ఉంటే, లేకపోతే మరేమన్నా ఒక నిష్కామైనటువంటి వాడు ఉంటే వాడు కనీసం ఏమంటే స్వామి నీ భగవత్ ప్రేమ ఇవ్వు లేకుంటే ముక్తిని ఇవ్వు అని కోరుకుంటాడు. కానీ ఆమె అది కూడా కోరలేదు. అది కొరకు ఏమైంది, నాకు కృష్ణ నాకు నా జీవితం శేష జీవితం ఏమైతే ఉంది కదా, ఈ శేష జీవితంలో నాకు అనేకమైనటువంటి కష్టాలు నాకు నిరంతరంగా తెచ్చుకుంటాయి. ఇదేమిటి కోరిక ఇది? ఈ మాట అన్నదో లేదో ఆమె ఆ కృష్ణుని యొక్క కనుబొమ్మల నుంచి అలాగా రెండు కన్నీటి చుక్కలు గారాయట. విపదస్సంతు నశ్యశ్వత్ తత్ర జగద్గురు, ఇది కోరిందా, హే జగద్గురు హే కృష్ణ విపదాన సంతు శశ్వత్ శశ్వత్ నిరంతరంగా ఎల్లకాలం నాకు ఆపదలే రాంది. ఏమమ్మా ఆమె పుట్టినప్పటి నుంచి ఆపదలే పాపం ఆమె పుట్టిదేవికి. ఆమె కన్యగా ఉన్నప్పటి నుంచి కూడా ఆమెకు అనేకమైనటువంటి కష్టాలు ఎదుర్కొన్నటువంటి తల్లి ఆమె. ఎప్పుడు జీవితంలో సుఖం లేదేది ఆమెకు. అసలు అటువంటి ఒక తల్లి ఇప్పుడు కాస్త పాండవ రాజ్యం వస్తే ఈ కొద్ది జీవితమైనా కానీ ఏమైనా సుఖం గడుపుతూ ఉంది, గడుపుతూ గడిపేటువంటి రోజులు వచ్చినాయి ఇప్పుడు. ఇటువంటి రోజులలో ఏం కోరుతుంది, విపద సంపూర్ణ శశ్వత్ నాకు ఆపదలే ఇవ్వు స్వామి అని కోరుతుంది. ఎందుకమ్మా ఇలా కోరుతుంటే భవతో దర్శనం యస్యా స్వామి మేము ఆపదలో పనిని స్మరిస్తామయ్యా తత్సంపన్నాంధున సంపన్నుండొరుగానలేడు తను సంసారం ఉన్నమ్మి అని ముందు దశమస్కందం వస్తుంది నారదుడు అంటాడు. ఇవాడు సంపన్నత వచ్చేసరికి మనిషికి అంధత్వం వస్తుంది. నిజంగా సుఖశాంతితో వాడు ఉన్నాడంటే దేవుణ్ణి మర్చిపోతాడు, వాడి దేవుడితో పని లేకుండా పోతుంది. ఆపద లేని దేవుడు జ్ఞాపకం వస్తాడు. కాబట్టి స్వామి భవతో దర్శనం యస్యా మాకు ఆపద వచ్చిందంటే నువ్వు ద్వారకా నుంచి చక్కగా మా దగ్గరికి వచ్చేస్తావు. కాబట్టి ఆపద వస్తే నీ దర్శనం అవుతుంది. అది నా దర్శనం అయితే ఏమవుతుందా అంటే అపునర్భవ దర్శనం. ఒకసారి నీ దర్శనం అయిందంటే మళ్ళీ పునర్భవం అనేటువంటిది మాకు లేకుండా పోతుంది. ఈ జన్మలోనే కష్టాలన్నీ తీరిపోతాయి స్వామి, మాకు మళ్ళీ జన్మ రాకుండా పోతుంది అనేటువంటి దివ్యమైనటువంటి కోరిక కోరుతుంది ఆ తల్లి. ఇది కొంతిదేవిలో ఉండేటువంటి దివ్యమైన, ఇలా కొంతిదేవిని ఓదార్చి వెళ్ళిపోతాడు, కానీ మధ్యలో నుంచి మళ్ళా కొంత దూరం పోయి తిరిగి వచ్చేస్తాడు కృష్ణభగవాన్. ఈ తిరిగి రాగానే ప్రతి వాళ్ళు కూడా ఇదంతా కూడా నా కొరకే వచ్చినారని అనుకుంటారట. అక్కడ వచ్చి కొంతిదేవి అనుకుంటుంది, అయ్యో నేను ఇలాంటి చక్కటి వరం కోరుకున్నా లేకపోతే ఇట్లా చేస్తానుగా మళ్ళీ నన్ను చూద్దాం నా మీద ప్రేమ చేతిని మళ్ళీ తిరిగి వచ్చినాడు అనుకుంటాడు. పాండవులు అనుకుంటారు, అర్జునుడు అనుకుంటాడు నా మీద ప్రేమ చేత సపోర్ట్ అని చెప్పి ఇట్లా తిరిగి వచ్చినాడు అట్లా వచ్చినాడు. ప్రతి వాళ్ళు అట్లే అనుకుంటారట. నా అక్కడ ద్రౌపదీ కూడా అనుకుంటుంది, ఎందుకంటే మా అన్నయ్యకు నా మీద చాలా ప్రేమ, అందుకొరకు మళ్ళీ నన్ను విలువలేకుండా మళ్ళీ ఒకసారి అట్లా వస్తున్నారు మళ్ళీ వచ్చినాడని ఇట్లా ప్రతి ఒక్కడు తమ తమ యొక్క ప్రేమ చేతనే కృష్ణుడు తిరిగి వచ్చినాడని చెప్పి అనుకుంటాడు. కానీ అసలు ఆయన అందుకొరకు రాలేదు. అక్కడ భీష్ముడు వారు ఉన్నారే, భీష్ముడు వారికి నిర్యాణం యొక్క స్త్రీ నిర్యాణం యొక్క సమయం సమీపిస్తుంది. ఆయన కృష్ణ భగవానుడు వరమిచ్చి ఉంటాడు ఒక కాలంలో మరి ఆ కథ ఇప్పుడు సమయం చాలా. భీష్ముడు కోరుకొని ఉంటాడు ఏమిటి స్వామి, నేను నిర్యాణం అయ్యేటువంటి స్వయం లోపల అంత్యకాలం లోపల నీవు నా కండేత్ర ఉండాలి, ఇది కోరుకున్నటువంటి వరం అన్నమాట. ఇది ఆ వరం జ్ఞాపకం వచ్చింది కృష్ణ భగవానుడికి, ఇక్కడ నిర్యాణం పొందుతున్నాడు ఆయన. అందుకొరకు కృష్ణ భగవానుడు అసలు భీష్ముడు తిరిగి వచ్చాడు. వచ్చి ఆయన అంతా వెంట పెట్టుకొని ఆ భీష్ముడి దగ్గరికి పోతారు. భీష్ముడు అక్కడ నిర్యాణావస్థలో ఉన్నాడు. భీష్ముడు నిర్యాణం చెందుతున్నాడంటే ఈ భారత భూమిలో ఉండేటువంటి సమస్తమైనటువంటి ఋషులంతా కూడా వచ్చేస్తారు అక్కడ. భీష్ముని యొక్క స్థితి అలాంటిది అనమాట. భీష్ముడు అంత గొప్పనైనటువంటి మహాభక్తుడు. ఇప్పుడు భీష్ముడి జీవితం గురించి మనం చెప్పుకోలేం, మన సమయం లేదు. భీష్ముడు ఎంతటి గొప్ప భక్తుడు కృష్ణ భగవానుడు. కాబట్టి అలాంటి ఋషులు మహానుభావులు అందరూ కూడా వచ్చినారనమాట. ఇక్కడ రెండు లాభాలు జరుగుతున్నాయి ఋషులకు. ఒకటేమిటి, అలాంటి యొక్క మహనీయుడైనటువంటి సాక్షాత్ దేవవ్రతుడు ఆయన, గంగాపుత్రుడు దేవవ్రతుడు అష్టవసువులు ఒకడు, అలాంటి యొక్క భీష్ముడు ఉన్నాడే, అలాంటి భీష్ముడు యొక్క నిర్యాణం జరుగుతున్నది అనేటువంటిది ఒకటి. మళ్ళీ ఈ సందర్భంలో సాక్షాత్తుగా జగదీశ్వరుడైన కృష్ణ భగవాను యొక్క దర్శనం అయాధితంగా జరుగుతుంది. భీష్ముడు చూడబోతే కృష్ణ భగవాను దర్శనం అవుతుంది అనేటువంటిది రెండవ లాలసం ఋషీశ్వరుడు. కాబట్టి ఋషులందరూ వచ్చేసారు. అలాంటి సమయం లోపల ఈ ఎప్పుడైతే తన కళ్ళ ముందు అట్లా తాను కోరినటువంటి కోరిక ప్రకారకంగా శ్రీకృష్ణ భగవానుడు ఆవిర్భవించాడో అతన్ని చూచి అతని యొక్క దివ్యమైనటువంటి యొక్క చక్కటి యొక్క సౌందర్య విగ్రహాన్ని అతను ఆలోచించినటువంటి వాడై కొంచెం అతని నిమేద నేత్రుడైనటువంటి వాడై అక్కడ శ్రీకృష్ణ భగవాను గురించి చక్కటి యొక్క స్తోత్రం చేస్తాడు. అక్కడ అది కూడా చాలా చక్కటి స్తోత్రం అన్నమాట. ఆ స్తోత్రం అంతా కూడా ఇట్లా కండ కట్టినట్టుగా ఒకరికోరు పోటీ పడినట్టుగా రాశారన్నమాట. పోతనామాచుడు ఇటేమో సాక్షాత్తుగా మన యొక్క వ్యాసులో కుప్పించి వేగసిన కుండలంబులగాని